ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలుద్దురా, పరువాల తొలి పొద్దులు హమేషా తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా, పరువాల తొలి పొద్దులు హమేష తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా. నేల విడిచి సాములెన్ను చెయ్యరా, మబ్బుల్లో మెరుపంత నీదిరా, నిలబడి తాగే నీళ్లు చేదురా, పరుగెత్తైనా పాలు తాగరా, బ్రతుకంటే బస్తి మెసవాలురా, ప్రపంచమే మాయా బజారురా, ప్రపంచమే మాయా బజారురా. గురి చూసి కొట్టాలిరా, సిరి చూసి పట్టాలిరా, ఎత్తు ఎదగాలంటే ఎత్తులు చిత్తులు వెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా. నువ్వు మార్చి రాయరా, నూరేళ్ళ అనుభవాలు నీవిరా, అనుకున్నది పొందడమే నీతిరా, మనకున్నది పెంచడమే ఖ్యాతిరా, మనిషి జన్మ మరువలేని ఛాన్సురా, ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా, ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా. సుడిలోకి దూకాలిరా, కడదాకా గీరాలిరా, నీ ఒడ్డు చేరాలంటే తడాక మజాక సూపరా, తడాక మజాక సూపరా. ఆకాశంని హద్దురా, అవకాశం వదలొద్దురా, పరువాల తొలి పొద్దులు హమేషా తమాషా చెయ్యరా.